నల్లబిల్లాలు పుస్తకం 10వ భాగం. మరి న్యూట్రాన్ తారల సంగతి ఏమిటి? అది న్యూట్రాన్ తారే అయ్యుంటుందని గోల్డ్ భావించాడు. న్యూట్రాన్ తార ఎంత చిన్నది అంటే దాని గురుత్వాకర్షణ ఎంత బలమైనది అంటే సెకనుకు ఒకసారో లేదంటే ఇంకా వేగంగా 0.03 సెకండ్లకు ఒకసారో తన అక్షం మీద అది పరిభ్రమిస్తున్నా పటాపంచలు కాకుండా కుదురుగా ఉంటుంది. న్యూట్రాన్ తార ఉపరితలం మీద కొన్ని బిందువుల నుండే రేడియో తరంగాలు రాగలవని గోల్డ్ సూచించాడు. తార తిరిగిన ప్రతిసారి ఒక రేడియో తరంగాల ధార మన దిశలో ఎగజిమ్మబడుతుంది. అంతేకాక అలా రేడియో తరంగాలు వెలువరిస్తూ ఉండే తార శక్తిని కోల్పోతుంది, కనుక దాని భ్రమణ వేగం కూడా తగ్గుతూ ఉండాలి. ఉదాహరణకి క్రాబ్ నెబ్యులాలో కనుక్కోబడ్డ పల్సార్ అంత వేగంగా ఎందుకు తిరగగలదంటే ఆ న్యూట్రాన్ తార పుట్టింది కేవలం 1000 క్రితమే. మనకు తెలిసిన న్యూట్రాన్ తారల్లోకెల్లా చాలా చిన్నది. ఈ కాస్త వ్యవధిలో ఎక్కువగా వేగం తగ్గలేదు, కానీ నిశ్చయంగా వేగం తగ్గుతుంది. క్రాబ్ నెబ్యులాలోని పల్సార్ని నిశితంగా అధ్యయనం చేశారు. గోల్డ్ అనుకున్నది నిజమని తేలింది. పల్సార్ యొక్క ఆవర్తన కాలం రోజురోజుకి కొద్దిగా పెరుగుతోంది. ప్రతిరోజు ఆవర్తన కాలం ముందు రోజు కంటే సెకండ్లో 36 బిలియన్ల వంతు కాలం పెద్దదవుతూ వస్తోంది. పల్సార్లు అంటే కేవలం పరిభ్రమిస్తున్న న్యూట్రాన్ తారలేనన్న విషయంలో ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఓ స్థిరమైన నిర్ణయానికి వచ్చారు. అయితే పరిభ్రమించే న్యూట్రాన్ తార ఒక్క రేడియో కిరణాలనే కాదు, నానా రకాల కిరణాలని వెలువరిస్తూ ఉంటుంది. ఇతర రకాల కిరణాలు కూడా మనకి మన వద్దకి స్పందనలుగానే చేరుతూ ఉండాలి. ఉదాహరణకి క్రాబ్ నెబ్యులాలోని న్యూట్రాన్ తార నుండి ఎక్స్రేలు కూడా స్పందనలుగానే మన చేరుతాయి. క్రాబ్ నెబ్యులా నుండి వచ్చే ఎక్స్రేలలో 1/8 కిరణాలు న్యూట్రాన్ తార నుండే వస్తాయి. మిగతా 7/8 ఎక్స్రేలు సూపర్నోవా నుండి పుట్టిన ధూళి వాయువుల నుండి పుడుతుంది. చందమామ క్రాబ్ నెబ్యులా ముందు నుండి కదిలినప్పుడు ఆ నెబ్యులాలో న్యూట్రాన్ తార లేనట్టుగా తలపింపజేసేది ఈ 7/8 ఎక్స్రే కిరణాలే. పరిభ్రమించే న్యూట్రాన్ తార కాంతి స్పందనలను కూడా వెలువరచాలి. జనవరి 1969 క్రాబ్ నెబ్యులాలో ఓ మినుకుమినుకుమనే తార సెకనుకు 30 వెలుగుతూ ఆరుతూ కనిపించింది. అది కాంతి స్పందనలను వెలువరిస్తోంది. అది నిజంగా ఓ న్యూట్రాన్ తార, కాంతిని వెలువరిస్తోంది. కనుక ఖగోళ శాస్త్రవేత్తలు దానిని చూడగలిగారు. సూపర్నోవా అవశేషాలలో మరో న్యూట్రాన్ తార కనిపించింది. ఈ 2వ తారకి వేలా X1 అని పేరు పెట్టారు, ఎందుకంటే అది వేలా రాశిలో ఉంది. 1975 వేలా X1 యొక్క ద్రవ్యరాశిని అంచనా వేశారు. అది సూర్యుడి ద్రవ్యరాశికి 1.5 ఉంది. వేలా X1 ద్రవ్యరాశి చంద్రశేఖర్ పరిమితిని దాటిపోయింది. వేలా X1 న్యూట్రాన్ తార అన్న ప్రతిపాదనను బలపరచడానికి ఇది మరో సాక్ష్యాధారం. వేలా X1కి ఉన్నంత ద్రవ్యరాశి గల వస్తువు తెల్ల మరుగుజ్జు తార కాజాలదు.